కృష్ణ యజుర్వేదాంతర్గత 12 తేజోబిందు ఉపనిషత్ అధ్యయన పుష్పము 2వ అధ్యాయము అఖండ ఏకరస చిన్మాత్రము. ఒకానొక సమయములో షణ్ముఖుడు దేవసేనాధిపతి లోకకళ్యాణమూర్తి అగు కుమారస్వామి పితృదేవులగు పరమశివస్వామిని సమీపించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించి ఈ రీతిగా పరిప్రశ్నించసాగారు. కుమారస్వామి, హే భగవాన్, అస్మత్ పితృదేవ, జగత్పిత, సర్వతత్వాత్మక, సర్వతత్వస్వరూప శివమహాదేవ, స్వస్వరూపమగు ఆత్మ అఖండము ఏకరసము అయి ఉన్నది అని ఆత్మజ్ఞులు అభివర్ణిస్తున్నారు. అట్టి అఖండ ఏకరస చిన్మాత్రము గురించి మీ నుండి సవివరణగా వినాలని అభిలషిస్తున్నాను. దయతో వివరించ ప్రార్థన. ఎందుకంటే మా బుద్ధి నేను నీవు జగత్తు మొదలైన రూపములతో కూడిన ఖండత్వము త్యజించలేకపోతోందే. మరిక అఖండమగు ఆత్మదృష్టి మాపట్ల సిద్ధించేది ఎట్లా? దయతో దారి చూపండి. పరమశివ భగవానుడు, ఓ ప్రియకుమారస్వామి, మయూరాసన అఖండము, ఖండముగా కానట్టిది, ఏకము, అనేకంగా కనిపిస్తూ కూడా సర్వదా ఏకమే అయి ఉన్నట్టిది, అగు ఆత్మయే ఇదంతా కూడా. నీవు నేను తదితరులు మనమంతా కూడా సర్వదా అఖండాత్మ స్వరూపులమే. దృష్టాంతములు. నాటకంలో అనేక పాత్రలు, ఆ పాత్రలకు ఆయా స్వభావాలు ఉండవచ్చుగాక. అవన్నీ అఖండమేకము అగు నాటక రచయిత యొక్క రచనా శైలి ఏకదా? అట్టి ఊహాచైతన్యము ఒక్కటే కదా? వినటము, చూడటము, స్పర్శానుభవము మొదలైనవి వేరువేరే అయినప్పటికీ అవన్నీ తనవైన ఈ దేహి యొక్క అనుభూతి అనుభవము ఒక్కటే కదా? కలలో అనేక విధములగు వస్తువులు, జనులు, ఆ జనుల స్వభావములు, స్వప్నాంతర్గద్రష్ట ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆతీరుగా కనిపించేవన్నీ స్వప్నము తనదైనవాని ఏకమఖండ స్వప్న కళాచైతన్యము యొక్క సంప్రదర్శనమే కదా? ఒకటి, సందృశ్యమై కనిపిస్తున్న ఈ జగత్తు భావనా వైచిత్ర్యమే. అట్టి భావన, ఆ భావన తనదైనట్టి భావికుడు స్వస్వరూపము భావించబడినది మూడు కూడా జగత్తు భావన భావించువాడు కూడా అఖండేకరసరూపమే, అఖండ బ్రహ్మమే, అఖండాత్మయే. ఈ జగత్తు ఇది విషయముగా కలిగియున్నట్టి మననము, మంత్రము, ఈ దేహేంద్రియమనస్సులతో నిర్వర్తించబడే సర్వక్రియలు, ఆ క్రియలు నిర్వర్తించుటకే ఆధారమైన జ్ఞానము, ఇవన్నీ అఖండేకరసరూపమగు ఆత్మయే, బ్రహ్మమే. అట్లాగే జలము, భూమి, ఆకాశము, మహనీల స్వానుభవములు, వారి వాక్కులను గ్రంథీకరించే రుక్యజోసామ త్రివేదములు అఖండేకరసరూపమే. సృష్ట్యభిమాని అగు బ్రహ్మ వేదపురాణైతిహాసములచే జీవుల ఉద్ధరణ కొరకై చెప్పబడుచున్న వ్రతములు, అవన్నీ అనుసరించే ఈ జీవులు అంతా అఖండేకరసమే. ప్రజాపతియగు అజుడు అదియే. ఈ సృష్టికి కర్తయగు బ్రహ్మ, ఇద్దానిని పరిపోషిస్తూ రక్షించుచున్న హరి, లయకారకుడగు రుద్రుడు, ఈ సృష్టికి సాక్షినై దర్శించుచున్న నేను అంతా అఖండేకరసబ్రహ్మమే. ఆత్మ అనబడినది, అట్టి ఆత్మను నిర్వచించి తత్వమసి అని బోధిస్తున్న గురువు, ఆ గురువు తన శిష్యునికి గుర్తుచేస్తున్న సత్లక్ష్యము, కేవల బుద్ధి స్వరూపమగు మహత్తు, ఇవన్నీ అఖండేకరసస్వరూపమే. ఈ భౌతిక దేహము, అంతరంగ విభాగములగు మనస్సు, ఆలోచనలు, బుద్ధి, విచక్షణ చేయు విభాగము, చిత్తము, ఇష్టము, వ్యష్టిగతమైన అహంకారము, అన్నీ కూడా అఖండేకరసరూపములే. ఆత్మను బోధించు విద్య, ఆ విద్యచే పొందబడు అవ్యయాత్మ అఖండేకరసమే. కించిత్ అనబడు ఇంద్రియ విశేషజగత్తు జీవుడు ఇహాత్మ వీటికి పరమయన్న పరాత్మ పరము అన్నీ అఖండమే. ఓ షడానన, అఖండేక రసమగు ఆత్మకు వేరే ఎక్కడా ఏదీ లేదు. లేదు, ఏ ఒక్కరు అఖండేక రసమునకు వేరు కాదు. అహంకారము మమకారము మొదలైనవి కూడా అఖండేక రసరూపమే. ఇక్కడ స్థూలముగా పాంచభౌతాత్మికమై కనిపించేది సూక్ష్మంగా మనోబుద్ధిచిత్త అహంకార రూపములుగాను సూక్ష్మదేహంగాను కనిపించేది, తెలియబడుచున్నదే కనిపించేది, అట్లాగే నీవు నేనుగా కనిపించేది అంతా ఏకరసమే. ఎదురుగా ప్రదర్శితమై కనిపించేది రహస్యమై ఎదురుగా కనబడక దివ్యశక్తియుతులకు దేవతల క్రియా రూపంగా సృష్టి రచనకు కారణమగుచూ ఉండి ఉన్నట్టిది. ఇదంతా తెలుసుకొనియున్న జ్ఞాత ఇక్కడ స్థితిగతి కలిగియున్నవి ఇవన్నీ సర్వదా ఆనందేక రసమే. తల్లి తండ్రి భర్త భార్య సోదరులు ఈ జీవులను పరస్పరము సంబంధ రూపముగా కలిపి ఉంచే అంతర్గత సూత్రము సూత్రేమణి గణ ఇవ. విరాట్ రూపము వ్యష్టి శరీరములు, ఆ శరీరముల ఆలోచన విభాగములు, ఈ సర్వ జీవులలోని అంతరంగ బాహ్యరంగములు ఇవన్నీ సర్వదా అఖండానంద ఆత్మరూపమే. సూత్రప్రాయంగా చెప్పబడేవి, సవివరణాత్మకముగా చెప్పబడేవి, దానం చేయబడేవి, ఆస్వాదించబడేవి, మనస్సు యొక్క అంతర్విభాగము బహిర్విభాగము అంతా అఖండాత్మయే. ఇక్కడి సర్వము అయినట్టి పూర్ణము మార్పు చేర్పులను పొందు విభాగము అంతా అమూతైక రసమే. ఇల్లు వాకిలి కుటుంబజనులు సగోత్రికులు తదితరులు చంద్రుడు నక్షత్రములు సూర్యుడు క్షేత్రములు క్షేత్రపాలకులు గుణములు ఆ గుణములు ససాంతించినప్పటి శాంతి జగత్తులో సంచరించు జీవుని యొక్క ఉనికి జీవునిలోని సాక్షి సర్వజగత్ సర్వసాక్షి అంతా ఏక అఖండ రసతత్వమే. ఈ జీవుని యొక్క ప్రేమించే సహృదయులు బంధువులు స్నేహితులు మధ్యస్థులు తదితరులు రాజు అంతఃపురము రాజ్యము ప్రజలు ఈ జీవుని తరింపజేయు మార్గములో జపము ధ్యానము ధ్యానముచే పొందబడు పదము స్థానము ధ్యానముచే గ్రహించబడునవి సర్వదేహములలోని నేను నేను అను రూపముగల మహదత్వము అంతా అఖండేక రస సంప్రదర్శనమే. ఆత్మజ్యోతి అఖండ జ్యోతి సర్వమును వెలిగించు జ్యోతి ఘనీభూతమై కనిపించే అనుభవములు భుజింపబడేవి యజ్ఞములో సమర్పించబడే హవిస్సు హోమద్రవ్యములు హోమవిధానములు జపములు యజ్ఞఫలములు అయినట్టి స్వర్గాదిలోకములు ఆ యజ్ఞఫలముగా ఊర్ధ్వలోకములు పొందుచున్న ఈ జీవులు యజ్ఞకర్త. ఇవన్నీ అఖండేక రసమే. సర్వము చిన్మాత్రముగా భావన చేయు చిన్మాత్రము కూడా అఖండైక రసరూపమే. సుమ, ఇట్టి అభ్యాసపూర్వకమైన దృశ్యవగాహనలచే నీ యొక్క అఖండైక రసస్వస్వరూపము నీకే సాక్షాత్కారము కాగలదయ్యా. చిన్మాత్ర భావన అంతా ఎరుగుచున్నట్టివాని ఎరుక రూపమే. చిత్ ఎరుక, చిన్మాత్రము ఒకటి ఎరుగువాడు, రెండు ఎరుగుబడినది, మూడు ఆ ఎరుగువానిని సాక్షి అయి దర్శిస్తున్నవాడు. నోర్ నోన్ విట్నెస్ టు ద నోర్. ఈ కనబడేదంతా నా యొక్క కేవల స్వరూపముగు ఎరుకయే ఎరుగబడుచున్నదిగా అయి ఎరుకచే పొందబడుచున్నది అనునదే పరమ సత్యమగు చిద్ధాము. ఈ ఎరుగబడేదంతా స్వకీయ చిన్మాత్రమే. కేవల సాక్షియే లేనప్పుడు ఎరుగుచున్నవాడు కూడా ఉండజాలడు, ఎరుగబడేది ఉండదు. కనుక ఈ తెలియబడుచున్న సర్వము కేవల చిన్మాత్ర రూపమే, చిన్మయమే. మట్టి బొమ్మలన్నీ మట్టియే అయి ఉన్న తీరుగా తెలియబడుచున్నదంతా స్వకీయ చిత్ చైతన్య స్వరూపమే. ఆత్మభావనచే ఇదంతా ఆత్మచిన్మాత్రమే అగుచున్నది. దృష్టాంతము గాఢ నిద్రలో ఉన్నవానికి జాగ్రదనుభవి జాగ్రత్ దృశ్యము లేనివే అయినవగుచున్నాయి కదా. ఆత్మభావన కూడా చిన్మాత్రమే. అది అఖండేక రసమే. ఈ సర్వలోకములబి ఆయా లోకములలో తాల్సబడుచున్న నీవు, నేను, నీది, నాది, పంచభూతములు, ఆకాశము, భూమి, జలము, వాయువుగ్ని, బ్రహ్మదేవుడు, హరి, శివుడు మొదలైన ఇవన్నీ కేవల చిన్మాత్ర స్వరూపములే. ఏది కించిత్తియో, ఏది మహత్తరమైన్నదో, అదంతా చిన్మాత్రమే. అఖండేక రసముగా మనము ఇక్కడ వివరించి చెప్పుకొనినవన్నీ కూడా అంతా కూడా చిన్మాత్రమే. ఇప్పుడున్నది, ఇతః పూర్వము ఉండి ఉన్నది, ఇక ఉండబోవున్నది అంతా చిన్మాత్రమే. అనగా ఒకనికి అనుభవముగుచు ఉన్న సమస్తము ఆ ఎరుగుచున్నవాణి ఎరుకరూపమే, అఖండరూపమే. ద్రవ్యము, కాలము, జ్ఞానము, ప్రొసెస్ ఆఫ్ నోయింగ్, జ్ఞేయము, దాట్ విచ్ ఇస్ బీయింగ్ నోన్, జ్ఞాత, ద నోయర్, అంతా చిన్మాత్రమే. సర్వసంభాషణలు, అసత్, సత్, ఇవన్నీ మొదటి నుండి చివరి వరకు చిన్మాత్రమే. సర్వము ఆద్యంతము చిన్మాత్రమే. గురువు శిష్యుడివారి వారి పరస్పర భావన దృష్టిలతో సహా చిన్మాత్ర స్వరూపులే. ఈ ద్రష్టదృశ్యము స్వతహగా సత్యమే అయి ఉంటే ఇది చిన్మాత్రమే. సూర్యుడు, చంద్రుడు, దేహము, దేహి, లింగ శరీరము, భావన శరీరము, సంస్కార శరీరము, సంకల్పరూప శరీరము, కారణ శరీరము, ఇవన్నీ కూడా చిన్మాత్రమే. భక్తుడు, ఇష్టదేవము ఉభయులు చిన్మాత్ర స్వరూపులే. ఎరుక ఒక తీరుగా ఎరుగుట ఎరుగబడినది, ఇవన్నీ కూడా ఏక అఖండమగు చిన్మాత్ర శరీరమునకు వేరుకాదు. అట్టి చినాత్రము ఆత్మ యొక్క తేజో విభవమే. ఆహా, ఈ చిన్మాత్రము ఎంత ఆశ్చర్యమైనది! సర్వాశ్చర్యం చ చిన్మాత్రం. తెలుసుకుంటూ ఉన్నది తానే, తెలివి తానే, తెలియబడుచున్నదంతా తానే. ఇట్లై ఉంది కూడా అట్టి చిన్మారతము సర్వమును తనకు వేరైనట్లు దర్శించుచు తన స్వరూపమగు తనకు అభిన్నమగు తెలియబడుదానిచే నిబద్ధత బావుండేడ్ పొందుచు సంసార బంధము పొందుచున్నది. ద నోర్ ఇస్ బీన్ ఎన్కంపస్డ్ బై హిజ్ ఓన్ ఫెసెట్ ఆఫ్ నోయింగ్. దృష్టాంతము స్వప్న సందర్భము. ఈ జీవుడు చిన్మయ స్వరూపుడే అయి ఉండి తన చిన్మయ మహాత్మ్యము నుండి అన్యమును కల్పించుకొని ఆ అన్యమునందు చిన్మయరూపబంధము పొందుచు ఇప్పుడు నేను బద్ధుడను. ఓ చిన్మయ పరమాత్మ, మీరెక్కడున్నారు? రండి, నన్ను బంధము నుండి తొలగించండి అని తన యొక్క నిత్య నిర్మల స్వరూపమగు కేవల చిన్మయమును ఎలుగెత్తి ప్రార్థన చేయుచున్నాడు. ఓ కుమారస్వామి, అహం త్వంచైవ చిన్మాత్రం. నీవు, నేను, బంధము, మోక్షము అంతా చిన్మయమే. మూర్తి భవిస్తూ ఆస్ఫర్మ్ కనిపించేది మూర్తి భవించటమును నిర్వర్తిస్తూ తాను మాత్రము ఏమాత్రము మూర్తి భవించక అమూర్తమై వన్ దాట్ ఈజ్ ఎగ్జిబిటింగ్ ఆల్ ఫర్మ్స్ వైల్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఈజ్ కంటిన్యూయింగ్ ఆస్ నోన్ ఎగ్జిబిటివ్. ఇన్నది ఉభయము అఖండ ఏక చిన్మాత్రమే. పుణ్యం పాపం చ చిన్మాత్రం, ఇది పుణ్యము ఇది పాపము అని అనుకోబడేది చెప్పుకోబడేది, ఆ పాపఫలములు పుణ్యఫలములుగా భావించబడేది, అవన్నీ అట్లు అనుకోవటం చేతనే ఆ రూపమై సిద్ధిస్తున్నాయి కనుక చిన్మాత్ర రూపములే. ఒకటి ఒకతీరుగా అనుకుని అట్లు ఎరిగి అట్లే పొందటమే చిన్మాత్రరూప ప్రదర్శన చమత్కారము. యద్భావం తద్భవతి. దేహ చిన్మాత్ర ఏవహి ఈ భౌతిక దేహము, ఇందులో భౌతికంగా కనిపించే వస్తుజాలము, ఇంద్రియ ప్రదర్శనలు, దేహి, ఇవన్నీ చిన్మాత్ర రూపమే. స్థూల శరీరము, ఫిజికల్ బాడీ, లింగ శరీరము, థాట్స్ అండ్ ఫీలింగ్స్ బాడీ, ఎక్స్పీరియన్స్ ఇన్ బాడీ, కారణ శరీరము, A body which is caused to linga sariramu. Habit derived body. Sariri. One who is operating or above. Anni chinmatrame. చిన్మాత్రమునకు వేరుగా సంకల్పము అజంప్సన్ ఆండ్ విజున్లజేసన్ గాని వేదనము ఎక్స్పీరియన్సింగ్ గాని లేవు. అనుభవరూపమైనదంతా కేవల చిన్మాత్రము అనే ముడి పదార్థము రోమటరియల్ తో రూపుదిద్దుకొన్నవే. ఈ జీవుడు సర్వదా కేవల చిన్మాత్ర స్వరూపుడే. చిన్మయ రూపమునకు వేరుగా మనన రూపముగు మంత్రము లేదు, మంత్రదేవత లేదు, ఇంద్రుడు వరుణుడు వాయువ్యముడు మొదలైన దిక్పాలకులు లేరు. ఈ పాంచభౌతిక వ్యవహారికమైనది భౌతికంగా వ్యవహారముగా కనిపించినట్టి దేవతా ప్రజ్ఞలు సృష్టిని తమ ప్రజ్ఞతో నామరూపాత్మకంగా చేస్తూ ప్రదర్శించువారు లేరు. చిన్మాత్రమునకు వేరుగా ఆవలగల నేను అను అన్యస్థితమగు పరబ్రహ్మము లేదు. చిన్మాత్రము తెలివేరుకధ్యాసరూపము, నకు వేరు ఎక్కడా ఏదీ ఏమాత్రము లేదు, వేరే ఎవ్వరూ లేరు. శివుడనగు నేను వేరుగా లేను. షణ్ముఖుడువగు నీవు చిన్మాత్రమునకు వేరు కాదు. చిన్మాత్రమునకు వేరుగా లేనిది ఉన్నట్లుగా కనిపించటము, ఉన్నది లేనట్లుగా కనిపించటము అనబడే మాయలేదు. మరొక పూజనీయమైనది ఏదీ లేదు. పూజనీయము దేవతగురువు ఇత్యాదులు గా స్వీకరించబడుచున్నదంతా చిన్మాత్రమే. మననము చేయబడుచున్నదేది చిన్మాత్రమునకు అన్యమే లేదు. మనస్సుచే మననము చేయబడుచున్నదంతా చిన్మాత్రమే. నాస్తి సత్యం. చిన్మాత్రమునకు వేరే ఉనికి కలిగియున్నది ఏదీ లేదు. స్థూలమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ పంచకోశములు లేవు. అవన్నీ స్వకీయ చిన్మయ ఎరుక రూపమే. ఈ భౌతిక వస్తు భౌతిక దేహ రూప నిర్మాతలు ద ఇంజినియర్స్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఫార్మ్స్ అగు అష్టవశువులు లేరు. ఆ ప్రజ్ఞలన్నీ దివ్యప్రజ్ఞారూప దేవతలంతా చిన్మయానందరూపులే. సర్వము లేవు అని మౌనము వహించు కేవలాకాశము లేదు. అట్టి మౌనము చిన్మయ స్వరూపమే. అనురాగము విరాగము లేదు. వైరాగ్యము దేనిపట్ల మమకారము ధ్యాసాసలేనట్టి స్థితి కూడా చిన్మయ రూపమే. సర్వం చిన్మాత్రమే వహి. అంతా చిన్మాత్రమే అయి ఉన్నది. ఏదేది కారణకారణమైయున్నదో, ఏదేది కార్యరూపమై దృశ్యరూపముగా అనుభూతమగుచున్నదో, ఎక్కడ ఏదైతే దూరంగా ఉన్నట్లు అనుభూతమవుతుందో, ఎక్కడ ఏదేది పాంచభౌతికంగాను జీవుల రూపముగాను అగుపిస్తూ ఉన్నదో, ఎక్కడ ఏదేది ఆశయము ఓబ్జెక్టివ్ టార్గెట్ రూపముగా లక్ష్యమై ఉన్నదో, ఎక్కడ ఏదేది తెలియబడుచున్నదానికి ఆవల తెలుసుకుంటూ ఉన్నట్టి వేదాంత రూపము వేదము తెలియబడినదిబి అంతము ఆవల తెలుసుకొనుచున్నట్టిది అయి ఉన్నదో, అట్టి సమస్తము స్వయముగా స్వకీయమగు ఎరుక రూపమే. చిన్మాత్రమే అఖండేక రసబ్రహ్మమే. బ్రహ్మమే అయి ఉన్న కేవల చిన్మాత్ర ప్రదర్శన చమత్కారమే. చిన్మాత్రమునకు వేరే ఎక్కడా ఏదీ లేదు. సర్వగమనములు ఓల్ మూమెంట్స్ ఫ్రోమ్ ప్లస్ టు ప్లస్ ఆస్ వేల్ ఆస్ మెంటల్ స్టెట్ టు స్టెట్ చిన్మాత్రమేములే. స్వకీయ ఎరుకచే నిర్మించుకోబడుచున్నవే జగత్ పరంపరలు. ఇదంతా నీవే. బంధము మోక్షము కూడా ఎరుకకు సంబంధించినవే కనుక చిన్మాత్ర రూపములే. ఏ లక్ష్యముతో మోక్షార్థీ ముముక్షువులు యత్నశీలురే ఉన్నారో అది కూడా చిన్మాత్రమునకు ఏమాత్రము వేరు కాదు. అఖండేకరస రూపమగు చిన్మాత్రమునకు వేరుగా జీవుడు లేడు, శివుడు లేడు. ఓ ప్రియ కుమారస్వామి షణ్ముఖ, ఒక ముఖ్యమైన రహస్యము చెప్పుచున్నాను. విను. తత్వం శాస్త్రములేందు నాయందు నీయందు అఖండేక రసస్వరూపుడవై నీవే సర్వదా ప్రకాశించుచున్నావు. నీవు కానిదేది నీకు అన్యంగా ఏమాత్రమూ ఎప్పుడూ లేదు. జీవా, నీవే బ్రహ్మమని స్మృతి తెలుపంగా నీకేలా తెలియదు లేరా? పరబ్రహ్మరూపము నీవే ఉండగా మరుపేలవచ్చను లేరా? జీవా, నీవే బ్రహ్మము, ఇదంతా నేనే. సోహం, ఈ సర్వలోకములయందు సర్వజీవులయందు సర్వదేవతలయందు సర్వలోకస్థులయందు అఖండైక రూపుడనే కేవల చిన్మత్ర స్వరూపుడనే సర్వత్రా సమముగా ప్రకాశించుచున్నది నేనే. మమాత్మయే, అహమస్మి ఇదం సర్వం, సంశయో నాస్తి తత్ర. ఈ సర్వము నా యొక్క అఖండం ప్రమేయ చిన్మాత సంప్రదర్శనమే. ఇట్టి సకృత్ ఐ ఆమ్ ద మెకర్ అండ్ వర్కర్ ఫోర్ ఓర్ ఎల్స్ అను జ్ఞానముచే సర్వము ఏకరూపముగా స్వస్వరూపముగా దర్శించు అభ్యాసముచే ఈ జీవుడు ముక్తుడే అగుచున్నాడు. సమ్యక్ సర్వ సమస్వరూపమగు ఆత్మయే నేను అను జ్ఞానముచే ఈ జీవుడు తనకు తానే గురువు అగుచున్నాడు. ఆత్మేవహి గురువః. అంధకారమంతా తొలగిపోగా తానే సర్వమై వెలుగొందుచున్నాడు. అహం సర్వస్య ప్రభవో